లక్ష్మి లోకాలకాహారమందించే లక్ష్మి సాకారమైనట్టి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీధాన్యలక్ష్మి మా పైరు పంటల్లో నెలకొన్న లక్ష్మి శ్రీధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీధాన్యలక్ష్మి సేటి నేలల్లో పులకించే మొలకల్లో నీ ఉన్నావు ఎదిగే వరి కంకుల్లో పండేటి చేలల్లో కాయల్లో పళ్ళల్లో పులు ఉన్నావు ప్రాణాలు నిలిపే తల్లి పాలించే కల్పవల్లి పొద్దుల నీ పేరే కలచామమ్మ నీరూపే చూసామమ్మా మా పైరు పంటల్లో నెలకొన్న లక్ష్మి మా ఇంట కొలువుండు శ్రీధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీధాన్యలక్ష్మి కదలంగలేడమ్మా ఏ మాత్రము ఎగిరేటి గువ్వైనా తిరిగేటి మనిషైనా నీకోసం తప్పించే అనునిత్యము అడగకనే అన్నం పెట్టే అమ్మవు నువ్వో జగదమ్మా పొలాలలో బంగారమై పండ్యావమ్మా తలం సింగారమే చేశావమ్మా మా పైరు పంటల్లో నెలకొన్న లక్ష్మి మా ఇంట కొలువుండు శ్రీధాన్యలక్ష్మి లోకాలకాహారం అందించే లక్ష్మి సాకారమైనట్టి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీధాన్యలక్ష్మి